చాలా పొరపాటు. అంతకుముందు లేకపోతే పుడతాడండి. అంతకుముందు లేడా నీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచన చేశారా అసలు? అంతకుముందు ఉన్నాడా లేడా? ఉన్నాడు, తల్లి గర్భంలో ఉన్నాడు. పోలండి, తల్లి గర్భంలోకి రాకముందు లేడు, అప్పుడు పుట్టాడంట అని అంట. అంతకుముందు ఉన్నాడు, తండ్రి రక్తంలో ఉన్నాడు. పోలండి, తండ్రి రక్తంలోకి రాకముందు లేడు, పొరపాటు. గోధుమ బియ్యం వాటిలో ప్రాసెస్డ్ రైస్లోనూ అక్కడ దాంట్లో డబ్బాల్లో ఉన్నాడు, డబ్బాల్లోనూ సంచిల్లోనూ ఉన్నాడు. పోనీ అంతకుముందు రాకముందు ఉన్నాడు లేడు, అక్కడ దాంట్లోకి రాకముందు ఉన్నాడంటే నేను మీకు పంచాగ్ని విద్య అంతా చెప్పేస్తున్నా. అంతకుముందు రాకముందు ఉన్నాడేమో అంటే ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు. అప్పుడు పర్జన్య రూపంగా ఉన్నాడు, అంతకుముందు సోమరూపంగా ఉన్నాడు, అంతకుముందు ద్యులోక రూపంగా ఆదిత్య రూపంగా ఉన్నాడు. సమష్టిలోంచి వ్యష్టిలోకి వస్తుంది, కానీ అక్కడ లేకుండా ఇక్కడికెలా వస్తుంది? వర్షపు బిందువు పడిందంటే సముద్రంలోంచి వచ్చింది ఆ వర్షపు బిందువు. సముద్రంలో లేకపోతే ఇక్కడికే వస్తుంది. కాబట్టి దీంట్లో ఎవడు తండ్రి, ఎవడు తల్లి? కనుక లేనివాడు పుట్టడం అనే మాటే లేదు. ఊరికే ఏదో లోకంలో మ్రియతే అన్నట్టుగానే జాయతే అని కూడా అంటుంటారు. అసలు పుట్టుకని నేను అంగీకరించను, పుట్టుక అనేది అంగీకరించమండి, మరణం అనేది అంగీకరించమండి. ఇప్పుడు చెప్పండి మీరు, వీ డోంట్ యాక్సెప్ట్. ఏమండి మీ జన్మకుండలు ఏమిటి? అసలు పుడితేగా జన్మకుండలు? పుట్టుక వాడికి జన్మకుండలు అవసరం, నిజం. పుట్టుకేనో అనుకున్నవాడికి అవసరం, హీ హ్యాస్ టు డూ దాట్. ఇప్పుడు పుట్టేనో అనుకున్నవాడికి హీ హ్యాస్ టు డూ. ఇప్పుడు మహాత్ములు ఉన్నారు ఉత్తరకాశీలో, ఆయనకి ఎవరో డాక్టర్ గారు ఆయన దర్శించడానికి వెళ్ళారు. ఉత్తరకాశీ వెళ్తూ ఉంటారు అందరూ వెళ్ళినట్టుగానే డాక్టర్ వెళ్ళి దర్శించడానికి వెళ్ళి ఆయన మొహమ్మది చూసి, ఏమండి మీకు ఏదో గుండె ప్రాబ్లం ఉందండి అని చెప్పాడు. అంటే ఓ అలాగా నేను మీ స్టెథోస్కోప్ పెట్టి ఒకసారి పరీక్ష చేస్తాను, ఏమక్కర్లేదు పర్వాలేదు బాగానే ఉన్నా, కాదు పరీక్ష చేస్తాను. సరే పరీక్ష చేస్తానంటే చేశాను. చేసాయా మీ గుండె సరిగ్గా పనిచేయట్లేదు, అది లబ్ డబ్ అంటలేదు, ఏదేదో అంటూ డబ్బు డబ్బు డబ్బు అలాగే ఓ అంటుంది అది. ఓసారి ఆ హృషికేశ్ రండి, అక్కడ హాస్పిటల్లో ఏదైనా పరీక్ష చేద్దాం అని అన్నా. అంటే ఆ మహాత్ముడు అన్నారు, నేను హృషికేశ్ రాను, ఇక్కడే గంగా భాగీరథి తీరం విడిచిపెట్టి నేను రాను, ఆ గుండె నా గుండె కాదు, అది నా గుండె అయితే నేను దాన్ని భద్రం చేయాలి, అది నా గుండెకాయ కాదు, అది దేవుడు పెట్టిన గుండెకాయ, దేవుడు చూసుకుంటాడు. నేను పెట్టానా? నేను పెట్టలేదు కదా. దేవుడు పెట్టిన గుండెకాయకి దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు రోడ్డు ఏదైనా గొయ్యబడింది అనుకోండి, మనం అందరం వెళ్ళి దాన్ని బాగు చేస్తామా? చేయం. మనం వేసిన రోడ్డు కాదు, మనం బాగు చేసేది కాదు. సో ఆ రకంగా దేవుడు పెట్టాడు గుండె, అది ఎలా పనిచేయాలో వాడు చూసుకుంటాడు. బాగు చేయడం బాగులేదనే సంగతి వాడికి అనిపిస్తే వాడు బాగు చేసుకుంటాడు. వాడు బాగు చేయట్లేదంటే బాగులేదనే మాట సరికాదనమాట, వాడి దృష్టిలో బాగానే ఉందన్నమాట. ఐ డు నాట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఎ డిసీజ్. నేను చాలాసార్లు డిసీజ్ రోగము మనస్సులో ఆరంభమవుతుందని చెప్పాను. చెప్తే చాలామంది నా క్లాసులో డాక్టర్లు చాలామంది కూర్చుని ఉంటారు, వాళ్ళు అన్నారు స్వామీజీ మీరు మరీ ఎగ్జాజరేట్ చేస్తున్నారండి, సత్సంగం కదండి, మీరు మరీ చెప్పేస్తున్నారండి అని అంటే సరే ఐ విత్డ్రా. సో అయితే మళ్ళీ డూ యూ అగ్రీ విత్ వాట్ వీ సే? నో, ఐ డు నాట్ అగ్రీ విత్ వాట్ యూ సే, యూ డు నాట్ అగ్రీ విత్ వాట్ ఐ సే. లెట్ అస్ లివ్ వేర్ వీ ఆర్. నా ఉద్దేశంలో రోగం అనేది గుండె హృదయం వీడి బుద్ధిలో స్టార్ట్ అవుతుంది, నొప్పి శరీరంలో స్టార్ట్ అవుతుంది, రోగం మనస్సులో స్టార్ట్ అవుతుంది. అది లెక్క. నొప్పికి రోగానికి తేడా ఉంది. నాకు నొప్పిగా ఉన్నది అన్నదానికిను నేను రోగిష్ఠివాణ్ణి అన్నదానికి తేడా లేదు, చాలా తేడా ఉంది. మానసికమైన భేదం చాలా ఉంది. నాకు నొప్పిగా ఉంది అన్నవాడికి సేవ చేయొచ్చు మీరు, నేను రోగిష్ఠివాణ్ణి అన్నవాడికి ఎంత సేవ చేసినా అది తీరి సేవ కాదు. అది లెట్ వి టెల్ యూ దట్. సో దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టు. నాకు నొప్పిగా ఉందన్నవాడు నొప్పి ఒక్క పిసర తగ్గితే మళ్ళీ ఉల్లాసంగా లేచి తిరుగుతాడు, ఏదో పని చేసుకుంటాడు. నేను రోగిష్ఠివాణ్ణి అన్నప్పుడు నొప్పి తగ్గినా కూడా అలాగే కూర్చుని ఉంటాడు. ఇట్స్ ఎ బిగ్ డిఫరెన్స్. నొప్పిగా ఉండడం తప్పు లేదు, నేను రోగిష్ఠివాణ్ణి అనుకోవడం తప్పు. కాబట్టి మహాత్ములు జీవన్ మరణముల యొక్క పుట్టుక చావులను అంగీకరించలేదు. దే డోంట్ యాక్సెప్ట్. యాక్సెప్ట్ చే, ఇప్పుడు నాకు గుండెకాయకి రోగం వచ్చింది అని అని యాక్సెప్ట్ చేయాలి ముందు. యాక్సెప్ట్ చేస్తే వెళ్ళి అవుట్ పేషెంట్లో కూర్చోవాలి, ఇంపేషెంట్గా జాయిన్ అవ్వాలి, ఏవేవో చేయాల్సి ఉంటుంది. అదంతా అవసరమా కాదా అంటే అవసరమే. ఎందుకు అవసరం కాదు? నేను పేషెంట్ని అనుకున్న వాడికి మందు తీసుకోవడం అవసరమే. బట్ దెర్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ రైజెస్ అబౌవ్ దీస్ పెట్టీ కన్సిడరేషన్స్. దిస్ వరల్డ్లీ విషన్ ఏదైతే ఉన్నదో, ఈ వరల్డ్ సెంట్రిక్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో, దీనికి అతీతమైన కన్సిడరేషన్, అతీతమైన సత్యం ఒకటి ఉంది. ఎప్పటికైనా ఆ సత్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఈవేళ చేరుకుంటారా, రేపు చేరుకుంటారా, సంవత్సరం తర్వాత చేరుకుంటారా, దట్ ఈజ్ ఇండివిజువల్స్ ఛాయిస్. బట్ సపోజ్ ఆత్మస్వరూపుడనైనా నాకు రోగము లేదు అనే సత్యాన్ని వీడు ఈవేళ నేర్చుకున్నా సరే, నేర్చుకుని హాస్పిటల్కి వెళ్ళినా మా సంతోషం, లేకపోతే నేర్చుకోవడం మానేసి హాస్పిటల్కి వెళ్ళి 6 మాసాల తర్వాత నేర్చుకున్నా పర్వాలేదు, అది యువర్ ఛాయిస్ ఇట్ ఈస్. బట్ ఆ సత్యాన్ని మాత్రం నేర్చుకోక తప్పదు. ఆ సత్యాన్ని గుర్తించకపోతే దుఃఖము భయము మనిషిని వెంటనాడుతూనే ఉంటాయి. చాలా ప్రధానమైన విషయం. కాబట్టి దేహంతో వేదాంత విద్యార్థి యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే, ప్రథమపాదమే ఇది, దేహంతో ఉండేటువంటి అహం మమాభిమానాలని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. వాటిని ప్రాసెస్ చేసుకోవాలని నేను చెప్పేది, వాటిని తీసి అవతల పారేయాలని నేను చెప్పట్లేదు. అది ఎలా కదా, అలా పారేస్తారు, అలా పారేయలేరు వాటిని. అలా పారేసే మాట అయితే ఇంకేమీ రెండో రోజు గీత క్లాస్కి రానే అక్కర్లేదు, నేను ఇంకో కొత్త గ్రూప్కి పాఠం చెప్పుకోవాల్సి ఉంటుంది. అలా పారాయనక్కర్లేదు, పారాయడం సాధ్యం కాదు, ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఏదైనా మనసులో బెంగ ఉందనుకోండి, ఈ బెంగని ఇలాగ జేబులోంచి ఒక కాగితం తీసినట్టుగా తీసి నలిపే సవతలు పారేసినట్టుగా బెంగని మీరు అలా తీసి నలిపే సవతలు పారేయగలరా? నో. కానీ ప్రాసెస్ చేయటం, ప్రాసెస్ చేయడం అంటే ఏమిటి? దాన్ని పరిశీలనకి పెట్టడం, దాని ముందు వెనుకలా ఆలోచించటం, దాంట్లో ఉండే హేతువు ఏమిటో పరిశీలన చేయటం, దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయటం, ట్రై టు మీట్ ఇట్ హాఫ్ వే అండ్ దెన్ స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ అది పోతుంది. బయట పరిస్థితి మారదు, బయట బెంగకి కారణమైన పరిస్థితి మారదు, పరిస్థితిలాగే ఉంది, బెంగే పోతుంది అంతే. ఎలా పోతుందంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు కొన్ని వ్యాధులు ఉంటాయండి, ఆ వ్యాధులని తగ్గివిగో పెట్టివిగో, అందుకే మన జాతస్థం కోసం వెళ్ళి డాక్టర్ల చుట్టూ తిరిగేవో మందులు వేస్తూ ఉంటాం తప్పిస్తే అవి తగ్గవు. ఇప్పుడు మోకాలు నొప్పి వ్యాధి తగ్గుతుందా? అది మొత్తం సైన్స్ అంతా కూడా నమస్కారం పెట్టి చేతులు ఎత్తి సుద్దులు పెట్టేశారు. వయాక్స్, సెలిబ్రెక్స్, ఈ ట్యాబ్లెట్లు అన్నీ విత్డ్రా అయిపోయాయి. మీరు ఏమైనా ఫాలో అవుతూ ఉంటారా మెడికల్? కొద్దిగానో నేను ఫాలో అవుతూ ఉంటాను. ఫాలో అవడం అంటే అదేదో పని కట్టుకుని కాదు, నా కంట పడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటా. ఇప్పుడు ట్యాబ్లెట్ ఏది వేసుకోవాలో అర్థం కావట్లేదు అమెరికాలో వాళ్ళకి. ఎందుకంటే వయాక్స్, సెలిబ్రెక్స్, దే ఆర్ ఆల్ హార్ట్, మోకాలు నొప్పికి ట్యాబ్లెట్ వేసుకుంటే హార్ట్కి ప్రాబ్లం వస్తుంది, దేర్ఫోర్ దే ఆర్ విత్డ్రాన్. ఇంకపోతే నేప్రాక్స్ అని ఒకటి ఉంది, అది విత్డ్రాన్. ఇంకా యాస్పిరిన్కి వచ్చేసారు. అసలు ఈ యాస్పిరిన్ని వెదిలిపెట్టి ముందుకు ఎందుకు వెళ్ళారంటే, ఈ యాస్పిరిన్ మోకాలు నొప్పి కోసం యాస్పిరిన్ వేసుకుంటే కడుపులో నొప్పి వస్తుంది, అందుకోసం యాస్పిరిన్. అల్సరోజెనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి. అందుకోసం ఈ ప్రాపర్టీస్ నుంచి బయటపడడం కోసం ఎవేవో ముందుకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సీరియస్గా వెనక్కి వచ్చేసి మళ్ళీ యాస్పిరిన్లోకి వచ్చేసారు. యాస్పిరిన్ వేసుకుంటే బ్లడ్ థిన్గా ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కొంచెం కడుపుకి అప్పుడప్పుడు ఏదైనా అయినా కూడా ఈ హార్ట్ కంటే అది నయం కదా అని మొత్తానికి. ఎనీవే ది పాయింట్ ఈజ్ వన్ హ్యాస్ టు ప్రాసెస్ దిస్ ఐడెంటిఫికేషన్ విత్ ది బాడీ. అది కేర్ఫుల్గా ప్రాసెస్ చేసుకోవాలి, రోజు అదో పనిగా పెట్టుకుని ప్రాసెస్ చేస్తూ ఉండాలి. రోజు కొంతసేపు పాఠం వింటూ ఉండాలి. ఆత్మ దేహము కాదు, దేహానికి ఉండే జీవన్ మరణాలు ఆత్మకి లేవు, ఆత్మ వీటికి అతీతమైనది అనే సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలనకి పెట్టుకుంటూ ఉండాలి రోజు. ఆ పరిశీలన చేస్తే క్రమక్రమంగా ఏమవుతుందంటే ఆ హోల్డ్ ఉంటుంది, స్ట్రాంగిల్ హోల్డ్ అని. అలాగ పీకి గట్టిగా నొక్కి పెట్టేసినట్టుగా ఉందనుకోండి, స్లోగా ఒక్క పిసర్ లూజ్ అయితే కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ రకంగానే ఈ దేహాభిమానం ఒక్క పిసర్ తగ్గినా కూడా మనసుకి బరువు తగ్గుతుంది. క్రమక్రమంగా వివేకము, యు బిగిన్ టు అవేకన్, క్రమక్రమంగా వివేకం ఉద్బుద్ధమవుతుంది. ఆ విధంగా మనిషి కృతార్థుడు అవుతారు. ఈ పాఠం యొక్క తాత్పర్యం చాలా జీవితానికి సంబంధించిన పాఠం. సో ఇప్పుడు వాశబ్దాత్ నిశబ్దాచ్చ అయమాత్మ అభూత్వా భవితావా దేహవతన భూయ పునః తస్మాత్న జాయతే. కాబట్టి ఆత్మ పుట్టుచున్నది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే పుట్టుక అంటే ఏమిటి అందాం. యో హి అభూత్వా భవిత, సజాయతే ఇతి ఉచ్యతే. అది లోకంలో మళ్ళీ లోకే అని అనలేదు ఆయన, పైన అన్నారుగా లోకే అని, అది తెచ్చిపెట్టుకుంటాం. సో లోకంలో అంతకుముందు లేడు, ఇప్పుడు వచ్చాడు, వాడిని పట్టుకుని జాయతే అని అంటారు. అభూత్వా భవతి భవిత, భవిత అంటే వచ్చి వస్తాడు. సో అభూత్వా భవిత, అంతకుముందు లేడు భవిత, ఇప్పుడు వస్తాడు. ఇది స జాయతే ఇచ్చుచ్యతే, అటువంటి సందర్భంలో పుట్టుచున్నాడు అని లోకంలో చెప్తారు. ఏవం ఆత్మా అతః న జాయతే, ఆత్మ విషయంలో అంతకుముందు లేదు ఇప్పుడు వచ్చింది అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఆత్మ పుట్టుట లేదు. ఇప్పుడు మీరు ఇల్లు కట్టారనుకోండి, రూమ్ స్పేస్ అంటే తెలుసు కదా, రూమ్ స్పేస్ పుట్టిందా? ఇల్లు కట్టినప్పుడు రూమ్ స్పేస్ పుట్టిందా? పాత ఇల్లు కూలగొట్టేశారనుకోండి, పాత ఇల్లు కూలగొట్టేసి కొత్త కాంప్లెక్స్లు కడుతూ ఉంటారు. పాత ఇల్లు కూలగొట్టేసినప్పుడు రూమ్ స్పేస్ నశించిపోయిందా? నశించలేదు. రూమ్ స్పేస్ నశించిందనుకోండి, ఇంకా అక్కడ రూమ్ కట్టడానికి వీలుండదు. సో రూమ్ స్పేస్ పుట్టిందనుకోండి అంటే అంతకుముందు అక్కడ స్పేస్ లేదనమాట, అప్పుడు రూమ్ కట్టడానికి వీలుండదు. కాబట్టి ఇన్ ఎనీ కేస్ రూమ్ స్పేస్ పుట్టదు, రూమ్ స్పేస్ నశించదు. యు ఆర్ లైక్ స్పేస్, నాట్ ఈవెన్ స్పేస్, యు ఆర్ ద ప్రోజెనిటర్ ఆఫ్ ది స్పేస్. బాప్ హై, ఆకాశ కా బాప్ హై, ఆత్మావా ఆత్మన ఆకాశ సంభూత, ఓ మహాత్ముని అంటూ ఉండేవారు అలాగా. అప్తో ఆకాశ కా బాప్ హై. సో ఆకాశానికి నీవు తండ్రివయ్యా, ఆకాశం నీ నుంచి పుట్టింది. అలాంటిది ఆకాశానికే వినాశం లేదంటూ ఉంటే ఆకాశానికి బాప్ పైన ఆత్మకి వినాశం ఉంటుందా? ఉండదు. అంచేతనే ఎప్పుడూ కూడా దేహంతో మమేకం అవ్వకూడదు. దేహాన్ని అనుసరించి ఇంకోకుండి ఉంటాయి, ఇంకోకుండా ఉండబట్టే దేహం ఉంది, లేకపోతే దేహం ఉండేది కాదు. ఎలాగా, లైఫ్ ఉంది, లైఫ్ని అంటిపెట్టుకుని దేహం ఉంది. కాబట్టి లైఫ్ని భావన చేసుకోవాలి, స్పేస్ని భావన చేయాలి. కాన్షియస్నెస్, ఆ ఎరుక లేని దేహం ఉన్నదా అనేదో ఎక్కడో ఎవడో పదం పాడుతుంటే విన్నాను నేను. ఎరుక లేని దేహము లేదురా, దేహాన్ని పట్టుకుని వేలాడదు వేరా, ఆ ఎరుకని ఎరిగి కృతార్థుడు కారా అంటూ ఏదో కవిత ఉంది, ఎక్కడో విన్నాను నేను. ఆ ఎరుక, ఆ చైతన్యము, దాన్ని పట్టుకోవాలి, వాటిని పట్టుకోవాలి, వాటి ఎందు దృష్టి పెట్టుకోవాలి. కానీ దేహం మీద దృష్టి ఏమిటి? దేహానికి కొంత సందర్భానుసారంగా చేయాల్సినవి కొన్ని ఉంటాయి. స్నానాధికం, వస్త్రధారణం, ఆహారం, సబ్సిస్టెన్స్ అంటారు దీన్ని. సబ్సిస్టెన్స్ అంటే రోటీ కపడా మకాన్ లెవెల్లో దేహాన్ని, దేహధారణ, దేహాన్ని నిలబెట్టడం అవసరం ఉంటే ఆ పని చేసేస్తూ ఉంటే మన పని మనం చేసుకోవచ్చు. దేహాన్ని నిలబెట్టడం అనే పని చేయలేదనుకోండి, మన పని మనం చేసుకుంటుండదు. గీత చదువుకోవాలంటే కుదరదు, ఏదో టిఫిన్ ఏదో తినేసి ఒక కప్పు కాఫీ తాగేసి వచ్చేస్తే గీత చదువుకోవచ్చు. నేను ఇంక దేహాన్ని పరిశీలించను అని మీరు ఆ రెండు మానేశారనుకోండి, గీత పాఠం ఉండదు. కాబట్టి మన పని మనం చేసుకోవడం కోసమని దేహం యొక్క పరిపోషణ చేసేస్తూ ఉండాలి. అంతకు మించి సబ్సిస్టెన్స్ని మించి ఎంత ఎక్కువ చేసినా అది ఒక రాంగ్ డైరెక్షన్లో మనం ముందుకు వెళ్ళిపోతున్నామని అర్థం. మనం ఎంత ముందుకు వెళ్తామో రాంగ్ డైరెక్షన్లో అదంతా మళ్ళీ బ్యాక్ ట్రేస్ చేయాల్సి ఉంటుంది. నేను మా మిత్రుడు కలిసి వెళ్తున్నాం, ఎక్కడికో నడిచి వెళ్తున్నాం. వెళ్తుంటే అప్పటికే 4-5 మైళ్ళు నడిచేసాం, ఇంకా నడవాల్సిన దూరం 4-5 మైళ్ళు ఉంది. ఈ లోపల చౌరాస్తా వచ్చింది, వై లాగా వచ్చింది. ఇప్పుడు డౌటు, ఇటు వెళ్ళాలా అంటే మా మిత్రుడు కొంచెం యంగ్ మ్యాన్, దిట్టంగా ఉన్నాడు. అన్నాడు, స్వామీజీ ఇటు వెళ్ళి చూద్దాం అన్నాడు. నువ్వు చూడు, నేను వెళ్ళి చూడున్నాం. నువ్వు చూడు, నేను అక్కడే కూర్చున్నాను. నేను ఆ కాళ్ళు నొప్పులుగా ఉన్నా, నేను అక్కడ వై దగ్గర కూర్చున్నా. నువ్వు చెప్పు, ఇటు అడుగు వేయాలో చెప్పు. నువ్వు చెప్పాకనే వేస్తాను నేను అడుగు, ఎందుకంటే రాంగ్ డైరెక్షన్లో అడుగు వేసామనుకోండి మళ్ళీ 180 డిగ్రీస్ తిరిగి మళ్ళీ ఆ అడుగు వెనక్కి వేసి మళ్ళీ షుగర్ చేయాలి. యూ కెనాట్ ఎఫోర్డ్ టు పుట్ వన్ స్టెప్ ఫార్వర్డ్, యూ కెనాట్ డూ దాట్. అంచేతనే డైరెక్షన్ తెలియకపోతే నేను అక్కడ నిలబడిపోతాను. డైరెక్షన్ తెలిసాకనే ముందుకెళ్దాం, అంతవరకు వెయిట్ చేయొచ్చు. సో దట్ యూ నీడ్ నాట్ వాక్ దట్ ఎక్స్ట్రా, బికాజ్ మరి నొప్పిగా ఉన్నప్పుడు అలాగే చేయాల్సి ఉంది. యూ హ్యావ్ టు కన్సర్వ్ యువర్ ఎనర్జీస్. అదేవిధంగా దేహధారణను మించి, అంతకు మించి అధికంగా మీరు ఎంత ముందుకు వెళ్తే మళ్ళీ అంత వెనక్కి రావాల్సి ఉంటుంది. ఈ జన్మలో రావాల్సి ఉంటుంది, మళ్ళీ జన్మలో ఎత్తాల్సి ఉంటుంది వెనక్కి రావడం కోసం. ఈ జన్మ చాలదు ఒకప్పుడు. మరి వైరాగ్యం చాలా అవసరం. వైరాగ్యం ఏదో పని పాట లేని వాళ్ళ కోసం కాదు. వైరాగ్యం దుఃఖహేతువు కాదు. వైరాగ్యం దుఃఖం అనుకుంటారు చాలామంది. వైరాగ్యం దుఃఖహేతువు కాదు. వైరాగ్యం అంత అభయము, అమృతము మరొకట్లేదు. ఎందుకంటే మీకు ఈ డబుల్ ఎనర్జీ, డబుల్ పెనాల్టీ తప్పుతుంది వైరాగ్యం ఉంటే. వైరాగ్యం లేదనుకోండి, ముందుకు దూసుకుపోయి మళ్ళీ అంత కష్టపడుతూ వెనక్కి రావాల్సి ఉంటుంది. ఎంత అభిమానం పెంచుకుంటే అంత కఠినమైనటువంటి విరక్తిని సాధన చేయాల్సి ఉంటుంది. సో ఎనీవే, కనుక ఆత్మ ఆ విధముగా పుట్టుటలేదు. యస్మాదేవం తస్మాదజః యస్మాత్ నమ్రియతే తస్మాత్ నిత్యశ్చ. అది నజాయతే అని చెప్పాం. పైన వాక్యాలన్నీ ఆయన కలుపుకొస్తున్నారు. ఎలాగంటే అభూత్వా భూయః భవిత నా దేర్ ఫోర్ నజాయతే దేర్ ఫోర్ అజహ. అజహ పుట్టుక లేనిది, ఆత్మ పుట్టుక లేనిది. ఇక నిత్య అంటే మరణము లేనిది. అదేలాగా భూత్వా అభవిత నా దేర్ఫోర్ నమ్రియతే దేర్ఫోర్ నిత్య. అజహ నిత్య పుట్టుక లేనిది, నిత్యముగా ఉండేది. ఆత్మకు వినాశం ఉండదు. తర్వాత మామూలుగా ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఇక్కడ మరణించి స్వర్గానికి వెళ్తారు కదా, ఎలా వెళ్తారు, ఏ స్వర్గానికి వెళ్తారో, ఆ స్వర్గం ఎక్కడ ఉంది, ఇలాంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు. అంటే నిజమే, వీడు కనుక జీవుడుగానే మిగిలిపోతే, జీవుడు దేవుడు అయిపోతే సమస్య కాదు. జీవుడు జీవుడిగానే మిగిలిపోతే మళ్ళీ ఎక్కడికో ప్రయాణం తప్పదు. స్వగృహం చేరేసుకుంటే ప్రయాణం ఉండదండి. ఇంకా స్వగృహం చేరలేదనుకోండి, ప్రయాణం చేస్తూనే ఉండాలి. విమానమైనా, రైలు అయినా, బస్సు అయినా, ఏదైనా ప్రయాణం చేస్తూనే ఉండాలి స్వగృహం చేరుకోకపోతే. సో వీడి స్వగృహం బ్రహ్మ, ఆత్మ, ఈశ్వర స్వరూపంలో చేరినప్పుడే వీడు స్వగృహం చేరుకున్నట్టు. ఆ స్వగృహం చేరకపోతే తీర్థయాత్రలాగా యాత్రలు, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అలా నడుస్తూ ఉంటుంది. అది ఆ పరిస్థితి వేరు. కాబట్టి మళ్ళీ జన్మలో నేను ఎక్కడికి వెళ్తానో తెలుసుకోవడం కంటే దాన్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏం లేదు. అది తెలుసుకోవడం సంభవం కూడా కాదు. అది తెలుసుకోవడం కంటే, ఆ ప్రయత్నం కంటే అసలు నాకు జన్మ మరణములు లేవు అని తెలుసుకోవటం మంచిది. అలాగే బోధిస్తారు. కనుక ప్రశ్న అడుగుతారు, ఏమంటే నెక్స్ట్ బర్త్ పరిస్థితి ఏమిటి అని అడిగితే, నెక్స్ట్ బర్త్ ఏమిటి తెలుసుకోవడం కాదయా, నెక్స్ట్ బర్త్ లేదని తెలుసుకో. అప్పుడు ఈ ఆకాంక్ష అంటే ఎన్ యాంగ్జైటీ టు నో పర్సన్, పీపుల్ ఆర్ యాంక్షస్ టు నో, వెరీ యాంక్షస్ టు నో. తెల్లారిందనుకోండి, ఈరోజు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని యాంక్షస్ టు నో. సంవత్సరం వచ్చిందంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో యాంక్షస్ టు నో. దెర్ ఈజ్ ఎన్ యాంగ్జైటీ టు నో, ప్లీజ్ మైండ్ ఇట్. దెర్ ఈజ్ అన్ యాంగ్జైటీ టు నో. సపోజ్ మీకు ఆ యాంగ్జైటీ లేదనుకోండి, ఎంత ఫ్రీ అయిపోతారు మీరు? ఓ మహాత్ములు అడిగారు నన్ను, ఏమన్నా అందరూ, వీళ్ళందరూ కూడా, ఈ జనం అందరూ కూడా, ఇంక్లూడింగ్ దట్ జెంటిల్మన్, ఈజ్ నాట్ ఐసోలేటింగ్, జనరల్ అబ్జర్వేషన్, అందరూ కూడా ఆనందం కోసం, సుఖానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారా లేదా? అంటే ప్రయత్నిస్తున్నారు. ఎందువల్ల? ఎందువల్ల అంటే సుఖం లేదు కనుకనే సుఖానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. సుఖం ఉండి సుఖానుభూతి కోసం ఎవరైనా ప్రయత్నిస్తారండి? సుఖం లేదు అని అనుకుని సుఖానుభూతి ఆ విధంగా అనుభవం వచ్చినప్పుడు సుఖాన్ని పొంది ప్రయత్నం చేస్తారు. ఒకడు డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నాడు, చేస్తుంటే పక్కవాడు అంటాడు, వీడికి ఇంత డబ్బు ఉంది కదా ఎందుకు సంపాదిస్తున్నాడంటే పక్కవాడు అంటాడు. పక్కవాడు అంటే ఉపయోగం అంటే వాడు అనుకోవాలి, వాడు నాకింత డబ్బు ఉంది కదా అని వాడు అనుకుంటే ఇంకా సంపాదించక్కర్లేదు. వాడు అనుకోవాలి, వాడు అనుకోడు, వాడు కోసేస్తే వాడు అనుకోడు. నేను చెప్తున్నా మీకు, వాడిని నిలువునా కోసేసినా సరే వాడు ఆ వాట మాత్రం అనుకోడు. వాడు వాడు అలా అనుకునేవాడైతే ఎప్పుడో కృతార్థుడైపోయేవాడు, ఇంకా డబ్బు కావాల్సిందే వాడికి. సో హీ థింగ్స్ వాడు తన దగ్గర ఉన్న ధనాన్ని లెక్క పెట్టుకోవడం, తనకు లభించిన ధనాన్ని లెక్క పెట్టుకోవడం, తనకు రానిది ఏదో ఒకటి లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అందుకోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి మానవుడు తనలో ఉన్న సుఖాన్ని గుర్తించినాడు వాడు కృతార్థుడైపోతాడు వెంటనే. అది గుర్తించడు వీడు, వీడి దగ్గర లేనిది ఏదో గుర్తిస్తాడు. సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు, అంత పుణ్యం అదే కానీ మరొకటి లేదు. ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది, పెట్టుబడి ఉండదు, గ్యాస్ దాంట్లో గ్యాసోలిన్ పోయినక్కర్లేదు, ఈ పెట్రోల్ బంకుల వాళ్ళతోటి ఈ మెకానిక్లతోటి బాధపడక్కర్లేదు, చాలా న్యూసెన్స్లు అనేది తగ్గిపోతే శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది, గుండె బలంగా పనిచేస్తూ ఉంటుంది. వాడు అనుకుంటాడు ఏమని, నా నేను అభాగ్యుడిని, స్కూటరిస్ట్ చాలా భాగ్యవంతుడు. స్కూటరిస్ట్ భాగ్యవంతుడు ఎలా అయ్యాడు, స్కూటర్ కొన్నాక వీడు రోజుకి మైలు కూడా నడవలేదు, ఎప్పుడు స్కూటర్ బుర్రుమంటూ ఉండడం, దాని మీద దేహాన్ని పారేసి తోసుకుపోవడమే కానీ వీడంతటి వీడు మైలు నడిచిన పాపాన్ని పోలేదు. దాంతో శరీరము చాలా అలసంగా తయారయ్యి మజిల్స్ అన్నీ కూడా చాలా రఫ్గా, ఆ సప్పుల్నెస్ ఉండదు, చాలా రిజిడ్గా తయారయ్యి ఇటు వంగదు అటు వంగదు ముందుకు వంగదు వెనక్కి వంగదు ఆ రకంగా దేహం తయారైంది. దీంట్లో భాగ్యవంతుడు ఎవడో చెప్పండి, వీళ్ళిద్దరిలో సైకిల్ తొక్కివాడా స్కూటర్ ఇస్తా, సైకిల్ తొక్కివాడే భాగ్యవంతుడు. ట్రాఫిక్ జామ్ అనేది ఇంకొక సమస్య, సైకిల్ తొక్కివాడే భాగ్యవంతుడు. కాబట్టి వాడు తనకున్న భాగ్యాన్ని గుర్తించడు, తనకు లేని స్కూటర్ని గుర్తిస్తాడు, తనకు ఉన్న భాగ్యాన్ని విస్మరిస్తాడు. మనిషి ఇలాగా పరుగులు తీస్తూనే ఉంటాడు. దేర్ ఇస్ నో లాజిక్ ఇన్ ఆల్ దాట్. కాబట్టి రాంగ్ డైరెక్షన్లో ఎంత ముందుకు వెళ్తే మళ్ళీ అంతా వెనక్కి రావాల్సి ఉంటుంది. ఎనీవే, సో అజహ నిత్య ఆత్మ ఇప్పుడు మరణం చెందిన తర్వాత నెక్స్ట్ బర్త్ ఏమిటి వస్తుందని కాదు పాయింట్, అది కాదు పాయింట్. వాట్ ఈస్ ది పాయింట్? ది పాయింట్ ఈస్ దట్ యూ డోంట్ హ్యావ్ బర్త్ అండ్ యూఆర్ నాట్ గోయింగ్ టు డై, దట్ ఈస్ ది పాయింట్. చేతనైతే ఆ పాయింట్ పట్టుకో, చేత కాకపోతే యూ డూ వాట్ ఎవర్ యూ లైక్. మే గాడ్ బ్లెస్ యూ. ఎప్పటికైనా చేతనైతుందేమో ఆశిద్దాం, అది ముఖ్యంగానే. సో పరీక్షకి, జీవితం అనేది ఒక పరీక్ష, ఆ పరీక్షలో విజ్ఞానాన్ని సంపాదించి నెగ్గడం ముఖ్యంగానే, కాపీ కొట్టి పాస్ అవుతానంటే వాడు వేర్ హీ గోస్, వేర్ ఇట్ లీడ్స్. నాకు ఒక ఎంబీబీఎస్ అతను తెలుసు, హీ ఈజ్ అబౌట్ టు ఫెయిల్ ఇన్ ఎ టాపిక్ సబ్జెక్ట్. నేను చెప్పాను, యు ఫెయిల్, డోంట్ ట్రై టు మ్యానిపులేట్, యు ఫెయిల్ అండ్ డూ ఇట్ అగైన్. అంటే విన్నాడు కాదు, మీరు ఇలాగే చెప్తారు, విన్నాడు కాదు. మా ఫాదర్ చాలా పవర్ఫుల్, ఆ ఫాదర్ ఆ ప్రొఫెసర్ గారిని పట్టుకుని వీడు 2 మార్కుల్లో ఫెయిల్ అవుతున్న వాడిని ఆ 2 మార్కులు వేసి పాస్ చేయించాడు, పాస్ అయ్యాడు ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ డిగ్రీ సంపాదించిన బయటకు వచ్చాడు, నౌ హీ కెనాట్ ప్రాక్టీస్, హీ కెనాట్ గెట్ గవర్నమెంట్ జాబ్, అండ్ హీ డజంట్ నో హౌ టు ప్రాక్టీస్ హిమ్సెల్ఫ్, అండ్ నౌ బీయింగ్ ఎన్ ఎంబీబీఎస్ హీ కెనాట్ డూ ఎనీ అదర్ థింగ్. ఎందుకంటే ఒక క్లోక్ వచ్చేసింది చూడండి, ఎంబీబీఎస్ డాక్టర్ అనే క్లోక్ వచ్చేసింది, హీ కెనాట్ డూ ఎనీ అదర్ థింగ్. సో రొయ్య చేపల చెరువు బిజినెస్ మొదలుపెట్టాడు డౌరీతోటి. నేనే అనబోతుంటే మీరు అన్నారు, ఈ ఎంబీబీఎస్ డిగ్రీ తెచ్చి కొంత డౌరీ తీసుకొచ్చి దాంతో రొయ్య చేపల బిజినెస్ తీసుకొచ్చాడు. ఆ రొయ్య చేపల బిజినెస్ మొదలుపెట్టిన వాళ్ళందరూ కూడా హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, ఎందుకంటే ఈ రొయ్య చేపలు లక్షలు వచ్చేసి మళ్ళీ అలా కురింగిపోతూ ఉంటుంది. దాంతో అమెరికా వాళ్ళు డ్యూటీ వేస్తే వీళ్ళందరికీ హార్ట్ అటాక్లు బెంగలు అన్నీ వచ్చేస్తాయి. ఆ మధ్యన డ్యూటీ వేశారు వాళ్ళు, 5% డ్యూటీ 18% అన్నారు. అనేప్పటికీ మొత్తం ఈ రొయ్య చేపల చెరువుల యజమానులు అందరూ కూడా డాక్టర్ల దగ్గరికి పరిగెత్తారు గుండె పట్టుకుని. మళ్ళీ వాడు 3 మాసాలు పోయిన తర్వాత వీళ్ళ చెరువులు అమ్మేశారు. వీళ్ళు అమ్మేసిన తర్వాత వాడు మళ్ళీ బ్యాక్కి వచ్చింది డ్యూటీ, అయ్యో మా ఛాన్స్ పోయింది అని మళ్ళీ బెంగ. దెర్ఫోర్ ఐ టెల్ యూ ఇట్ ఈస్ ఎండ్లెస్ ఇట్ ఈస్. సో ది పాయింట్ ఈజ్ ఈ ఆత్మా నిత్య, ఆత్మ వినాశము లేనిది అనే సత్యాన్ని తెలుసుకుని ప్రయత్నం చేయాలి. తర్వాత సబ్సిస్ట్ మినిమం కంఫర్ట్స్ తోటి జీవించేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆత్మస్వరూపంలో పూర్ణత్వాన్ని ఆనందాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. దేహాభిమానంగా ఉన్నవాడు ఆ పని ఎన్నడూ చేయలేడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత యద్యపి ఆద్యంతయో విక్రియయో ప్రతిషేధే సర్వా విక్రియా ప్రతిషిద్ధా భవంతి తథాపి మధ్యభావినీనాం విక్రియాణాం స్వశబ్దైరేవ తదర్థైః ప్రతిషేధః కర్తవ్య ఇతి అనుక్తానామపి యౌవనాది సమస్త విక్రియాణాం ప్రతిషేధో యథా స్యాత్ ఇత్యాహ శాశ్వత ఇత్యాదినా. అక్కడ భాష సంస్కృత భాష చాలా మధురమైన భాష. శంకరుల యొక్క ప్రోజు చదువుతూ ఉంటే చాలా మధురంగా ఉంటుంది. సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. చూడండి, పుట్టుక మరణం అని రెండు ఉన్నాయి, మధ్యలో ఇంకో నాలుగు ఉన్నాయి. ఆత్మకి పుట్టుక లేదు మరణము లేదు అని చెప్తే మధ్యలో ఉన్న వికారములు కూడా లేవు అని చెప్పినట్టే అవుతుంది, వేరే చెప్పక్కర్లేదు. సో యద్యపి ఆద్యంతయోహ విక్రియయోహ ప్రతిషేధే, మొదటిది చిగురుది ఉండే వికారములు పుట్టుక మరణము వాటిని నిషేధించినప్పుడు సర్వాహ విక్రియాహ ప్రతిషిద్ధా భవంతి. ఆ మధ్యలో ఉండే వికారములు నాలుగున్నా అవి కూడా ప్రతిషేధింపబడతాయి. వాడు పుట్టలేదు మరణించలేదు, పుట్టలేదు మరణించడు, అయితే మధ్యలో వీడు పెరిగాడా అనే ప్రశ్న ఉదయిస్తుందా? పుట్టుకను మరణము లేనివాడికి పెరగడం ఎక్కడి నుంచి వస్తుంది? క్షీణించాడా అని ఈ ప్రశ్నలు ఉండవు. కాబట్టి వాటన్నింటినీ త్రోసిపుచ్చినట్టే అయింది. తథాపి అయినప్పటికీ మధ్యభావినీనాం విక్రియాణం, మధ్యలో నాలుగు ఉన్నాయి, ఏమిటవి? అస్థి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే. ఈ నాలుగు ఉన్నాయి. ఈ నాలుగింటికి కూడా ప్రతిషేధ కర్తవ్య. నాలుగింటికి కూడా వేరు వేరుగా చెప్పి నిషేధించడం అవసరం. స్వశబ్దై తదర్థై స్వశబ్దై ఏవ ప్రతిషేధ కర్తవ్య. ఎందుకంటే మానవుని యొక్క మూర్ఖత్వము, ఆ భ్రాంతి చాలా దృఢమైనది. వాడికి ఫస్ట్ లాస్ట్ చెప్పేసి వదిలిపెట్టేస్తే ఆ మధ్యలో స్టెప్స్ వాడు మళ్ళీ అక్కడ కూడా తప్పు చేస్తాడు. నాకు పుట్టుక లేదు మరణం కూడా ఉండదు కానీ యవ్వనం మటుకు నాకు దృఢంగా ఉంది అంటాడు. యవ్వనంలో ఉన్నవాడు, ఈ యవ్వనంలో ఉన్నవాడు అలాగే ఉంటాడు. టీనేజరు, ఆ టీనేజ్ అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది అన్నట్టుగా భ్రమపడతాడు, దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తాడు. కాబట్టి వాడికి చెప్పాలి, నాయనా పుట్టుక లేదు మరణం లేదు, ఆత్మకి టీనేజ్ కూడా లేదు, ఆత్మకి మిడిల్ ఏజ్ కూడా లేదు, ఆత్మకి ఓల్డ్ ఏజ్ కూడా లేదు అనే ఇన్నీ చెప్పాలి. ఆత్మకి రోగం కూడా లేదు అని చెప్పాలి, ఆత్మకి డయాబెటీస్ లేదు అని చెప్పాలి, ఆత్మకి హార్ట్ ప్రాబ్లం లేదు అని చెప్పాలి. చెప్పకపోతే వాడు ఇవన్నీ చెప్పి అదొక్కటి చెప్పకపోతే అక్కడే పప్పులో కాలేస్తాడు. ఎందుకంటే భ్రాంతి అంత బలమైన భ్రాంతి. తదర్థై స్వశబ్దైరేవ ప్రతిషేధ కర్తవ్య. కాబట్టి ఎన్ని భ్రాంతులు పడే అవకాశం ఉంటే వాటన్నింటినీ, అంటే ఆ మధ్యలో ఉండే నాలుగు కూడా ఆ అర్థము వచ్చే ఆయా శబ్దములతో ఉచ్చరించి పలికి చెప్పాలి, చెప్పాలి చెప్పించాలి కూడా, చెప్పాలి చెప్పించాలి. చెప్పు, పుట్టు ఆత్మకు పుట్టుక లేదు చెప్పు, ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు మరణము లేదు సరే, ఆత్మకు మరణము లేదు, ఆత్మకు రోగ జరా మరణ జరా వ్యాధులు లేవు అని మళ్ళీ చెప్పించాలి. అలా చెప్పించకపోతే మళ్ళీ అక్కడ పొరపాటు పడుతూ ఉంటుంది. కాబట్టి అలా చెప్పాల్సిన అవసరం ఉంది. తదర్థై స్వశబ్దైరేవ ప్రతిషేధ కర్తవ్య. ఏ నాలుగు స్టేజెస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా పికప్ చేసి ఆ అర్థం వచ్చే పదాలతోటి పికప్ చేసి, ఆ స్టేజెస్సే చెప్పకపోవచ్చు, ఆ అర్థం వచ్చే పదాలతోటి పికప్ చేసి మళ్ళీ నిషేధించి, తద్వారా అసలు పొరపాటు చేసే అవకాశమే లేని విధంగా బాగా కట్టడి చేయడం అవసరం. అందుకోసమని అనుక్తానామపి యవ్వనాది సమస్త విక్రియాణం ప్రతిషేధో యథా స్యాత్. అలా చేసినప్పుడు ఈ రెండు వికారములు, జన్మ మరణము అనే వికారములను చెప్పి నిషేధించారే, ఆ మధ్యలో చెప్పకుండా విధిలేసినటువంటి యవ్వనము మొదలైన ఇతర వికారములను కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది, అవి ఆత్మకి లేవు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి శ్రీకృష్ణుడు మొదలుపెట్టాడు. అజోనిత్యహతో అయిపోయింది టాపిక్. నజాయతే అజహ నమ్రియతే నిత్య అయిపోయింది టాపిక్. సో వాక్యాలు పూర్తయిపోయాయి, ఇంకా కొత్తగా చెప్పాల్సిందేం లేదు. అయినా కూడా ఆ మధ్యలో ఉన్న వాటిని కూడా మెన్షన్ చేసి నిషేధించడం కోసం మళ్ళీ శ్లోకాన్ని కొనసాగిస్తున్నాడు. ఏమని? శాశ్వత ఇత్యాదిన శాశ్వత పురాణ నహన్యతే హన్యమానే శరీరే అనే ఆ పదాలతోటి ఆ మిగిలిన నాలుగు వికారాలని నిషేధించబోతున్నాడు. శాశ్వత ఇది అపక్షయ లక్షణ విక్రియా ప్రతిషిధ్యతే శశ్వద్భవశాశ్వత. శాశ్వత అని చెప్పినప్పుడు ఈ అపక్షయము అని ఒక వికారం ఉన్నది. ఆరింటిలో జన్మ మరణం తీసేసామండి, ఇంకా నాలుగు ఉన్నాయి. ఈ నాలుగింట్లో నాలుగోదేమిటి? అపక్షయం, క్షీణించిపోవుట. ఆ వికారము ఆత్మకి లేదు అని శాశ్వత శబ్దము ఆ వికారాన్ని నిషేధిస్తోంది. అపక్షయం అనే వికారము నిషేధిస్తోంది. శాశ్వత అంటే అర్థం ఏమిటి? శశ్వత్ భవ శాశ్వత. శశ్వత్ భవ, శశ్వత్ అంటే సర్వకాలములయందు భవ ఉండేది, శాశ్వత అలాగే ఉంటుంది. ఎప్పుడు మార్పు చేర్పు ఏమి ఉండదు. సూర్యబింబము అలాగా ఒక రకం శాశ్వతం, పూర్ణ శాశ్వతం అన్న అభిప్రాయం కాదు, దృష్టాంతం. సో ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇక్కడ భూమి మీద సీజన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ సూర్యబింబం స్థిరంగా అలాగే ఉంటుంది. సో ఆత్మ కూడా అంతే. మన జీవితంలో కూడా ఈ సత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనిషి తన హృదయంలో అన్వేషణ చేసుకుని తన మౌలిక స్వరూపం ఏమిటో తెలుసుకుని అక్కడ నిలిచి ఉంటే ఈ సత్యాన్ని పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు ఉదయంలో నేను మెడిటేషన్లో నా మౌలిక స్వరూపం ఏమి అంటే అహమస్మి సదాభావి, సచ్చిద్రూపుడుగా అంటే స్వయం ప్రకాశమైన ఉనికి, అది నా మౌలిక స్వరూపం. ఈరోజు పొద్దున్న అది, రేపు పొద్దున్న కూడా అదే, ఎల్లుండి పొద్దున్న కూడా అదే, బ్రతుకున్నంతకాలం అదే. అది దాంట్లో మార్పు ఉండదు. ఈ లోపల అనేక మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి దేహంలోనూ గిట్లోనూ, కానీ స్వయం ప్రకాశ సద్రూపంగా మార్పు అనేది ఉండనే ఉండదు. శిశువు కూడా తొట్టెలో ఉయ్యాల తొట్టెలో ఉండే శిశువు కూడా స్వయం ప్రకాశ సద్రూపంగా నిలిచి ఉంటుంది. అది సకల ప్రాణులలో సమానంగా ఉంటుంది. అదే ఆత్మ. ఆత్మ యొక్క ప్రతిఫలనము, ఆత్మ అంటే ఆత్మని కాదు, ఆత్మ యొక్క ప్రతిఫలనము. సో అది శాశ్వతము. కాబట్టి జీవితంలో బాహ్యంలో నిరంతరంగా మారిపోతూ ఉండి వాటితో పాటుగా మనం కూడా మారుతో, అవి పెరిగినప్పుడు మనం పెరిగి, అవి విరిగినప్పుడు మనం విరిగి, అవి నవ్వమన్నప్పుడు నవ్వి, అవి ఏడవమన్నప్పుడు ఏడుస్తూ అలాగా జీవించటం తెలివితేటలు కాదు. తెలివితేటలు ఏమిటంటే ఈ మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి, అవి అలా ఉండగా మార్పులు లేని తన యొక్క పూర్ణస్వరూపాన్ని పట్టుకుని అక్కడ స్థిరంగా నిలిచి అప్పుడు ఈ మార్పుల్ని ఫేస్ చేయొచ్చు. పెద్ద సమస్య ఏం కాదు, ఏవో మార్పులు వస్తూ ఉంటాయి, వాటిని ఫేస్ చేయొచ్చు. ట్రామాటైజ్ అయిపో ఒక్కర్లేకుండా ఫేస్ చేయొచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లెర్నింగ్, వెరీ ఇంపార్టెంట్, లేకపోతే జీవితం బరువు అయిపోతుంది. సో ఆ విధంగా శాశ్వత. తర్వాత నా అపక్షీయతే స్వరూపేణ నిరవయవత్వాత్ నిర్గుణత్వాచ్చ నాపి గుణక్షయేణ అపక్షయ. ఆత్మ శాశ్వత అంటే అపక్షయము అనే వికారము నాలుగవది. ఆ మిగిలిన నాలుగింట్లో నాలుగోది, మొదటిది కూడా లెక్కెడితే ఐదోది అవుతుంది. ఆ ఐదో వికారము లేదు అని మరి చెప్పారు. ఆత్మకి ఐదో వికారం ఎందుకు లేదు? అపక్షయము అనే వికారము అంటే క్షీణించుట అనే వికారం ఎందుకు లేదు? చూడండి, ఒక పదార్థం ఉందనుకోండి, ఒక ద్రవ్యం, దానికి క్షీణించుట అనే వికారం ఉన్నది. ఈ క్షీణించుట అనే వికారం రెండు రకాలు. ఒకటి, ఆ పదార్థము సవయవము, దాంట్లో కొన్ని అవయవాలు ఉంటాయి. ఆ అవయవాల్లో ఒకటో రెండో అవయవాలు విరిగిపోతాయి, అప్పుడు అది క్షీణించుట అనబడుతుంది. ఇప్పుడు ఇది ఇది ఘటం, ఇది సవయవం. దీనికి ఇది దీన్ని చూడండి, మెడ దీన్ని కంబు అనేది అంటారు. ఈ మెడ ఉన్నదే ఈ అంచు, దీన్ని విరక్కొట్టాననుకోండి, ఘటం క్షీణించింది, అపక్షయం దాన్ని. అది ఒక రకం అపక్షయం, అంటే దాని అవయవాల్లో ఓ కొన్ని అవయవాలు విరిగిపోవటం. లేదా అడుగుని చిల్లు పడింది అనుకోండి, అది అపక్షయమే. ఇటువంటి అపక్షయం సవయవ అవయవములతో కూడి ఉన్న ద్రవ్యానికి ఉంటుంది. ఆత్మ సవయవము కాదు, ఆత్మ నిరవయవం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్, స్పేస్కి తరగడము విరగడము పెరగడము ఉండవు, ఎందుకంటే అది సవయవం కాదు. కాబట్టి ఆత్మ నిరవయవం కనుక తన రూపంలో మార్పులు విరిగిపోవడాలు వల్ల వచ్చే అపక్షయం ఆత్మయందు లేదు. అది మొదటిది. నా అపక్షీయతే స్వరూపేణ నిరవయవత్వ. ఇక ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీనికి ఇంకో అపక్షయం ఉన్నది. దీనికి బ్లూ కలరో రెడ్ కలరో వేశారు, రంగు వేశారు, మెలమెల మెరిసిపోతుంది అక్కడ పెట్టారు. సంవత్సరం పోయిన తర్వాత వచ్చి చూస్తే అపక్షయం వచ్చేస్తుంది, ఆ రంగు పోయి వెలవెలబోతూ ఉంటుంది. సో రంగు పోయి వెలవెలబోతూ ఉంటే అది అపక్షయం. దానికి ఏమిటి అపక్షయం? దాని స్వరూపం అంతా అలాగే ఉంది కదా. అపక్షయం ఏమిటి అంటే అంతకు ముందుండే గుణం పోయింది, అది అపక్షయం. ఇప్పుడు ముఖం ముఖంలాగే ఉంది, ఏమిటి ఇంక సమస్య ఏమిటి అంటే అంతకుముందు మెరిసిపోతూ ఉండేది, ఇప్పుడేమో గుణం పోయింది కాబట్టి ఏమో దాని మీద ఫౌండేషన్ ఏదో వేయాల్సి ఉంటుంది అది ఏదో అలాగా, అదే అపక్షయం. సో ఈ అపక్షయం అనేది ఒకటి ఉందా లేదా లోకల్లో? ఉంది. సో ఈ అపక్షయము ఆత్మకు లేదు. గుణము ఉంటే, ఆత్మకి గుణం ఉంటే, ఏదైనా ఒక గుణం ఉందనుకోండి ఆత్మకి, ఆ గుణంలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఆ హెచ్చు గుణం ఉంటే హెచ్చుతగ్గులు వస్తాయండి. గుణం ఏ గుణం లేకపోతే బతికిపోయాం, కానీ గుణం అంటూ ఉంటే హెచ్చుతగ్గులు తప్ప. సో ఆత్మకి గుణం ఉందా లేదా? ఆత్మ నిర్గుణము, కాబట్టి గుణములను బట్టి వచ్చే అపక్షయము లేదు. ఆత్మస్వరూపము చాలా విడ్డూరంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఒక భయంకరమైన భ్రాంతి వలయంలో జీవిస్తూ ఉంటాం. మన గురించి మనకి అనేకములైన తప్పుడు భావనలు ఉంటాయి. కాబట్టి మనకేమో ఆత్మ గురించి చెప్తూ ఉంటే దేని గురించో చెప్తున్నారనిపిస్తుంది. ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది, ఆత్మ అనేది ఒక పెద్ద బండరాయి లాంటిది ఒకటి ఉంటుంది, దాని గురించి ఆయన పాఠం చెప్తున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే మన గురించి మనకుండే భావజాలము అంత భయంకరమైన భావజాలం, అంతా తప్పే, ఏ టు జి అంతా తప్పే, తుది నుంచి మొదలు నుంచి తుది దాకా అంతా దోషమే. ఇంకా దాన్ని ఏమిటే కంబట్లో కంబళ్ళలో భోజనం చేస్తూ వెంట్రుకలు లెక్క పెట్టినట్టు ఉంటుంది. మన జీవితంలో ఆత్మని విచారం ఉంటే అలా ఉంటుంది. అంత తప్పే, మొదలు నుంచి తుది దాకా అంత తప్పే. ఇప్పుడు వాడు ఇంకేం ఆత్మవిచారం చేస్తుంది? అంచేతనే ఈ భగవద్గీత ఈ ఆత్మవిచారం మానేశారు జనం. ఏవో వాల్యూస్, మనం చక్కగా కరుణ కలిగి ఉండాలి, కరుణగా ఉన్నట్లయితే ఎవరికైనా కష్టం వచ్చినట్లయితే మనం సేవ చేయొచ్చు, ఇది ఒక ప్రొఫెషనల్ సేవ. ఎవరికైనా కష్టం వస్తే మనం సేవ చేయొచ్చు, కంపాషన్ ఉంటే. కాబట్టి చూస్తూ ఉన్నాం ఎవరికి కష్టం వస్తుందా, ఎవరికైనా కష్టం, ఎవరికో వాళ్ళకి వస్తుంది కష్టం. ప్రపంచంలో దుఃఖానికి ఒకటే ఉంది, ఏదో ఎర్త్క్వేక్ ఒకసారి వస్తుంది, తుఫాన్ ఒకసారి వస్తుంది, ఎండలు ఇంకోసారి వస్తాయి, వర్షాలు ఇంకోసారి వస్తాయి. ఎండలు వచ్చినా కష్టమే, వర్షాలు వచ్చినా కష్టమే, నేను చెప్తూ ఉంటాను కదా. ఇప్పుడు మనకి రాబోయే కష్టాలు ఏమిటంటే ఎండలు కష్టాలు రాబోతున్నాయి, ఆ తర్వాత జూన్ నెల నుంచి వర్షాల కష్టాలు రాబోతాయి. కాబట్టి మీరు చందాలోవే భద్రం చేసి పెట్టుకోండి, కంపాషన్. ఈ కంపాషన్లో మీరు చందాలు ఇస్తుంటే మీకు పుణ్యం వస్తుంది, ఈ పుణ్యం వల్ల మీరు స్వర్గానికి వెళ్తారు. ఇలాంటి పాఠాలు చెప్పి 10 మందిని పోగేయగలం, కానీ ఆత్మ వికారము లేనిది నిర్గుణము ఈ పాఠం ఎవరికి కావాలి, ఎవరు చెప్పగలరు, ఎవరు వింటారు? చాలా విడ్డూరమైన విషయం. కాబట్టి అధ్యాత్మంలో కూడా, అంటే స్పిరిచువాలిటీలో కూడా చాలా షాలో లెవెల్లో నిలబడిపోతే పర్వాలేదు, కానీ ఇంత లోతుల్లోకి వెళ్ళిపోవడం మరీ కఠినమైన విషయం. సో నేను మొన్న ఏదో పాఠం చెప్తుంటే డిజైర్లెస్నెస్ గురించి, ఆత్మయందు కామనలు లేవు అని చెప్పాను. అంటే ఓ యంగ్ మ్యాన్, యంగ్ మ్యాన్ కదా ఒక పర్సన్ అంటాడు, సో యు మీన్ టోటల్లీ డిజైర్లెస్? యా, టోటల్లీ డిజైర్లెస్. సో ఇఫ్ ఆత్మ ఈజ్ టోటల్లీ డిజైర్లెస్, యూ సీమ్ టు బి టాకింగ్ అబౌట్ బుద్ధిస్ట్ ఆత్మ ఆర్ సమ్ సచ్ థింగ్ ఇట్ చెప్పాను. వాట్ యు ఆర్ టాకింగ్, వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఆత్మ ఈజ్ డిజైర్లెస్నెస్, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్. వాట్ ఇట్ హ్యాస్ టు డూ విత్ బుద్ధిస్ట్ ఆర్ సమ్ అదర్ ఈస్ట్? వాట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఇట్ ఈస్? ఇఫ్ ఇట్ ఈస్ బుద్ధిస్ట్ దెన్ లెట్ ఇట్ బి సో. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గివ్ ఎ లేబుల్ టు ఇట్. వై డూ యూ బ్రింగ్ ఎ లేబుల్ టు ఇట్? ఓకే, ఇఫ్ యూ వాంట్ టు లేబుల్ ఇట్, లేబుల్ ఇట్, బట్ డోంట్ మేక్ ఎ కాంట్రవర్సీ అవుట్ ఆఫ్ ఎ లేబుల్. వాట్ ఐఎమ్ సేయింగ్, వాట్ గీత సేస్ ఈజ్ ఆత్మా అకామ. మరి కామన్ ఎక్కడుంది? మరి నువ్వు తెలుసుకుంటానంటే ఉంటుంది, నువ్వు లేబుల్ పెట్టడం మానేసి తెలుసుకుంటానంటే ఉంటుంది. కామ సంకల్పో విచికిత్సా ధృతి శ్రీహి హిరీహి భీహి ఏతత్ సర్వం మన ఏవా అని బృహదారణ్యకోపనిషత్తు నుంచి శంకర్లు 100 సార్లు కోట్ చేస్తారు. అంత అంత లోతు నువ్వు వెళ్ళనే అక్కర్లేదు. ప్రజహాత యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మనస్సులో ఉంటుంది కామన, ఆత్మ ఎందు కామన లేదు అంటే అంత ఉలిక్కి పెడితే ఎలాగా? ఆత్మయందు కామన లేదంటే ఇది బుద్ధిజమా హిందూయిజమా? ఐ డోంట్ టెల్ ది లేబుల్, యూ పుట్ ది లేబుల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ లేబుల్. అంటే డిడ్ యూ కమ్ అక్రాస్ ఏ డిజైర్లెస్ పర్సన్? మనకి డిజైర్లెస్ పర్సన్ యూ సీ వెదర్ యూ కెన్ బి ఎ డిజైర్లెస్ పర్సన్. డిడ్ యూ కమ్ అక్రాస్ ఏ డిజైర్లెస్ పర్సన్? సపోజ్ ఐ టెల్ ఎ నేమ్, యూ విల్ రిఫ్యూజ్ ఇట్. నేను ఓ మనిషి పేరు చెప్తాను, చెప్తే నువ్వేమంటావు ఆయనకి డిజైర్లు ఉన్నాయంటావు. ఓ మహాత్ముడు పేరు తీసుకొచ్చి మనం దాన్ని కలుషితం చేసినట్టే అయింది కదా. సో డోంట్ టెల్ ఆల్ దీస్ స్టోరీస్. ఆత్మ ఈజ్ డిజైర్లెస్ అండ్ యు ఆర్ ది ఆత్మ. Can you appreciate it? If not, try it. May God bless you, try it. Don't oppose it. So, lokamlo atma vicharamunu chesi neggadam chala kashtam. Anjethane peddale em cheppaarante urge mic petti pracharam cheyam cheppaledu. Atma vicharam bhakti pracharam cheyandi, sevani pracharam cheyandi, atma vicharaniki ee pracharam akkarledu. Ala unchandi dani. దాన్ని ఎందు శ్రద్ధ గలవాడు ఎవడో ఉంటాడు, వాడు వస్తాడు, వాడికి అబ్బజేస్తాడు అని. కాబట్టి ఎందుకంటే మనిషి జీవితంలో ఏ భావజాలంతో జీవిస్తున్నాడో, నేను మళ్ళీ అదే మాట అంటున్నా, ఏ భావజాలంతో జీవిస్తున్నాడో ఆ భావజాలము మొదలు నుంచి తుది వరకు తప్పది. దాంట్లో నయాపైసంత ట్రూత్ లేదు. అయితే ఏమంటే మేము ఉన్నదంతా తప్పంటే ఇంక వేవైపోవాలి. చూసుకో మరి, యూ థింక్ అబౌట్ ఇట్. You decide what you have to become. You only have to become the Brahman, nothing else. Purnat siti cherukovali. People are afraid of reaching the fullness because people have a vested interest in their smallness. So our definitions, labels, pattukune undatamlo trupti untundi gaani purnatvam meda adi, it's a different thing altogether. We'll come back. Om purnamada purnamidam purnat purnamudachyate పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సవత్ శ్రీకృష్ణార్పణమస్తు.